అహంకారనింద సంత్యాన్యే ప్రతిబంధః పుంసః సంసార హేతవో దృష్టాః తేషామేషాం మూలం ప్రథమ వికారో భవత్యహంకారః. 299. పుంసః పురుషునకు సంసార హేతవః సంసారమునకు హేతువులైన అన్యే అహంకారము కంటే భిన్నమైన ప్రతిబద్ధాః ఆత్మజ్ఞానము కలుగకుండా జేయు రాగద్వేషాచులు సంతి ఉన్నవి ప్రథమ వికారః అజ్ఞానము యొక్క మొదటి వికారమైన అహంకారః అహంకారము శేషాం ఏషాం అట్టి జ్ఞాన ప్రతిబంధకములగు రాగద్వేషాదులకు మూలం మూలకారణముగా భవతి అగుచున్నది. అహంకారనింద 375. యావత్ స్యాత్ స్వస్య సమృద్ధో హంకారణ దురాత్మన తావన్న లేశమాత్రాపి ముక్తి వార్తా విలక్షణ. 300. దురాత్మన సకల బంధములకును హేతువగుటచే దుష్ట స్వభావము గల అహంకారణ అహంకారముతో యావత్ ఎంతకాలము వరకు స్వస్య తనకు పురుషునకు సంబంధః సంబంధము సాత్ ఉండునో తావత్ అంతవరకును విలక్షణ బంధవిరుద్ధమైన నిత్య నిరతిశయ సుఖస్వరూపముగు ముక్తి వార్త ముక్తి యొక్క వార్త లేక మాత్రాపి లేశమాత్రమైనను న ఉండదు. సర్వబంధములకును మూల మగు అహంకారము ఉన్నవాడు ముక్తుడు అను మాటకు ఏమాత్రము అర్హుడు కాడు అని భావము. అవ అహంకారము లేనిచో ముక్తి లభించునని చెప్పుచున్నాడు. అహంకారగ్రహాన్ముక్త స్వరూపముపపద్యతే చంద్రవద్విమలః పూర్ణః సదానందః స్వయం ప్రభః. 301. అహంకారగ్రహాత్ అహంకారమనడు రాహువు నుండి ముక్తః చంద్రవచ్చంద్రుడు వలె విమలః శుద్ధుడై విడువబడినవాడు పూర్ణః పరిపూర్ణుడై సదానందః సదానందస్వరూపుడై స్వయంప్రభ స్వయముగా ప్రకాశించువాడై స్వరూపం తన యొక్క రూపమును ఉపపద్యతే పొందును. డబ్ల్యూ స్వరూపమును కప్పివేసడి అహంకారమనడు రాహువు నుండి ముక్తుడైనవాడు చంద్రుడు వలె స్వరూపమును పొందును అనగా తనను ప్రత్యేగాత్మనుగా తెలుసుకొనును. స్వస్వరూపమిట్టిదో చెప్పుచున్నాడు విమలము అపరిచ్ఛిన్నము నిత్యసుఖరూపము విచిద్రూప మగుటచే స్వయం ప్రకాశము. రాహుముక్తుడగు చంద్రునియందు కూడా ఈ నాలుగు ధర్మములను సరిపడును. సదానందః అనుదానికి 878. శ్రీవివేక చూడామణి చంద్రపక్షమున ఎల్లప్పుడునూ ఆనందము ఎవరిచేత కలుగునో అతడు అని యర్థము. ముక్తి ఎనగా స్వరూప ప్రాప్తియేగాన అహంకారము తొలగిపోయిన తోడనే ముక్తి సిద్ధించును అని చెప్పబడినది. అవ అహంకారము కల్పితముగాన దాని నాశము సంభావ్యమే అని చెప్పుచున్నాడు. యోవా పురై శోహమితి ప్రతితః మిథ్యా వివిర సమసాతమూఢయ తస్యేవ నేహశేషతయ వినాశే బ్రహ్మాత్మభావః ప్రతిబంధశూన్య. 302. తమసా ప్రజ్ఞానముచే అతమూఢయ ఆత్మస్వరూపమును వివేచించి తెలుసుకొనుటకు అసమర్థమైన బుద్ధ్యా బుద్ధిచేత అవివిక్త నాలుగు అవివిక్తమైనదై ఏషః అహం ఇతి ఈ నేను అని యో ఏ అహంకారము పురా పూర్వము ప్రతితః పరిచ్ఛిన్న రూపమున తెలియబడినదో తస్య దానికి నేహశేషతయ అపూర్తిగా వినాశే ఏవ వినాశము కలిగినప్పుడు మాత్రమే ప్రతిబద్ధశూన్య ప్రతిబంధరహితమగు బ్రహ్మాత్మభావః బ్రహ్మత్మత్వము సిద్ధించును. అట్లు కానిచో విపరీత భావన ఉన్నంతకాలము అపరిచ్ఛిన్న బ్రహ్మాత్మత్వజ్ఞానము సులభము కాదు. అవ ఆ అహంకారము ఎట్లు నశించునో చెప్పుచున్నాడు. బ్రహ్మానందనిధి మహాబలవతాహంకార ఘోరాహిన సంవేష్ట్యాత్మని రక్షతే గుణమయే శుద్ధిస్థిభిర్మస్తకై అహ విజ్ఞానాఖ్యమహాసినాద్యుతమతా విచ్ఛిద్య శేషత్రయం నిర్మూల్యాహి మిమం నిధిం సుఖకరం ధీరో సుభోక్తుం. క్షమః. 303. అహంకారనింద 377. సుఖముగా అర్థమగుటకే రూపకమును కల్పించుచున్నాడు. బ్రహ్మానందనిధ బంగారు నిధి వలె బ్రహ్మానందమే ఒక నిధి, అది మహాబలపరా విషములనెడు క్షీరమును త్రాగుటచే రూఢముల మగుటచే మహాదిలము కలదైన అహంకార ఘోరహిన అహంకారమనెడు భయంకరమగు మహాసర్పముచే గుణమయేహ సత్వరజస్తమో రూపములగు త్రిభ్యః మూడు చడ్డేహ లీవ్రమైన ఆత్మని తనలోనున్న మస్తకై ఒకటి మెనస్ శిరసస్సులచే సంవేష్ట్య చుట్టి ఆవరించి రక్ష్యతేజ రక్షింపబడుచున్నది, అనుభవించుటకు అనర్హముగా చేయబడుచున్నది. ద్యుతిమత కాంతిగల అనగా అడ్డమైన స్వయం ప్రకాశాత్మ విషేకముగాన కాంతి కలగ ఉన్నది. విజ్ఞానాఖ్యమహాసీనా నిధిధ్యాసనము వలన కలిగిన అనుభవమను పేరు గల గొప్ప ఖడ్గముచే శీర్షత్రయం సత్వరజస్తమో గుణాత్మకమగు శీర్షముల త్రియమును విచ్ఛిద్య ఛేదించి అహిం అహంకార సర్పమును నిర్ముయ్య నిర్మూలించి సుఖకరం సుఖకరమైన ఇమం ఈ నిధిం బ్రహ్మానందమనేడు నిధిని ధీరహ పశములోనున్న బుద్ధి గలవాడు అనుభోక్తుం అనుభవించుటకు క్షణోహ సమర్థుడు. ఈ విధముగా అహంకారమును సమ్యగ్వివేకము వలన కలిగిన విజ్ఞానముచే నశింపజేయవచ్చును అని చెప్పినట్లైనది నీరాదు అని చెప్పుచున్నాడు. అహంకారమును వాసనారూపమున గూడ మిగుల యావద్వా యత్కించిద్విషదోష స్ఫూర్తి రప్తి చేదేహే కథమారోగ్యాయ భవేత్ తద్వదహంతాపయోగినో ముక్రే. 304 పూర్వశ్లోకమున నిర్మూల్య అని చెప్పిన దానిని వివరించుచున్నాడు. అని దేహమునందు యావత్ యత్కించిద్వా కొంచెమైనను రెండు పదములకును అర్థము విషదోష స్ఫూర్తి అహ విషదోషము యొక్క స్ఫురణము అస్థిచేత్ ఉన్నట్లయితే ఆరోగ్యాయ ఆరోగ్యము. 378 శ్రీ వివేక చూడామణి కొరకు కథం భవేత్ డొట్ ఇట్లు అగును ఆరోగ్యమిట్లు కలుగును తద్వత్ అల్లే ఆహస్తాపి అహంకారమున్నచో అనగా కొంచెమైనను అహంకారమున్నచో యోగినః యోగి యొక్క ముక్తే యముక్తి కొరకు ఎట్లగును అహంకారము వాసనారూపముననున్నను యోగి యొక్క ముక్తికి ప్రతిబంధము చేయుచునే ఉండును అని యర్థము. 5 అహమోత్యంత నివృత్య తతరుతనావికల్ప సంహృత్య ప్రత్యక్తత్వ వివేకాదయమస్మీతి విందతే తత్వం. 305 అహమహ అహంకారము యొక్క అహంకారము అత్యంత నివృత్య మరల జనించని విధమున పూర్తిగా నశించుటచేత కృత నానావికల్ప సంహృత్య నిమిత్తముపోయినచో దానివలన వచ్చిన కార్యము కూడా తొలగిపోవును డొట్ అను న్యాయముచే ప్రథమ వికారమే అహంకారము వలన జనించిన నానా విధములగు కులగోత్రనామరూప ఆశ్రమాదులకు సంబంధించిన వియు వివిధ కల్పనారూపములను అగు అభిమానముల యొక్క నాశముచే దీనిచే సర్వభ్రాంతులను తొలగుట చెప్పబడినది. అప్పుడు ప్రత్యక్తత్వ వివేకాత్ అనాత్మలలో కలిసిపోవని విధమున వివేచించి ఆత్మయథాత్మ్యమును తెలుసుకొనుట వలన ఆయం అహం అస్మి ఆ ఆత్మయే నేను అని తత్వం తత్వమును విందతే పొందుచున్నాడు అపరోక్షముగా తెలుసుకొనుచున్నారు. అహంకర్తర్యస్మిన్నహమితి మతిముళ్ళ సహసా వికారాత్మన్యత్మ ప్రతిఫలజుషి స్వస్థితిముషి యదధ్యా సాత్పాప్త జని భూతి జరాదుహక బహుళా ప్రతీచశ్చిన్మూర్తే స్తవ సుఖతనోహ సంసృతిరియం. 306 ప్రతిచహ అన్నింటికంటెను లోపలనున్నట్టియు చిన్మూర్తేహ జ్ఞానశరీరుడును సుఖతనో ఆనందఘనమూర్తియు అగు తప ఆత్మవైన నీకు యదధ్యాసాత్ దేనియందు నేను అనెడు తాదాత్మ్య అహంకార నింద. 878 ధ్యాసముచే జనిమృతి జరాదుఖభుల జననము మరణము వార్ధకము దుహకములు అనునవి అధికముగా గల ఇయం సంసృత్యః ఈ సంసారము ప్రాప్తా వచ్చినదో ప్రాప్తించినట్లు భాసించుచున్నదో అస్మిన్ అట్టి ఈ వికారాత్మని సూక్ష్మభూతముల వలన జనించినదియు ఆత్మప్రతిఫలజుషి ఆత్మ యొక్క ప్రతిబింబమును గ్రహించునదియు స్వస్థితిముషి తన యొక్క సహజమగు స్థితిని అనగా చిదానందరూపత్వమును అపహరించుచున్న అనగా ప్రత్యగ్రూపమగు ఆత్మను పరాగ్రూపమైన దానిని వలెచేసి స్వస్వరూపము నుండి చేతునిగచేసిన అహంకర్తరి ఆత్మహంకారమునందు అహమితి మతిం నేమ అనెడు బుద్ధిని సహసా శీఘ్రముగా ముక్షద్ విడువుము అని ఇది పరమోప ఆదేశము. అవ మనస్సునకు బాగుగా పట్టుటకే చెప్పిన విషయమునే మరళ దయతో చెప్పుచున్నాడు. సదే కరుపస్య చిదాత్మనో విభోరానందమూర్తే రణవద్యకీర్తేహ నైవాన్యథాక్వాప్య వికారిణస్తే వినాహమధ్యాస మముష్య సంసృత్యః. 307. అహంకారాధ్యాసముచే నానా రూపత్వము జడత్వము పరిచ్ఛిన్నత్వము దుహకము దుర్యశస్త్వము అపకీర్తి వచ్చిన పని సూచించుటకై ఈ శ్లోకమున హేతుగర్భములగు విశేషణములు ప్రయోగింపబడినవి. సదా ఎల్లప్పుడును ఏకరూపస్య ఒకే విధమగు రూపము కలవాడును లేదా సదేకరూపస్య అనుపాదమును గ్రహించి కాలత్రయ బాధ్యమగు ఏకస్వరూపుడవు అని అర్థము చెప్పవచ్చును. చిదాత్మనః చిత్స్వరూపుడవును విధేహ అపరిచ్ఛిన్ను తవును అనగా సర్వవ్యాప్తుడవును ఆనందమూర్తేహ ఆనందస్వరూపుడవును అనవద్య కీర్తే అహ ఉపనిషత్తులు పరబ్రహ్మస్వరూపుడవని బోధించుటచేత నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడవును అవికారణ వికారరహితుడవును. శ్రీవివేక చూడామణి అగు తే నీకు అనుష్య పరాగ్రూపమగు స్థూలరూపమగు అహంకారము యొక్క అనగా అహంకారమునకు సంబంధించిన అహమధ్యాసం వినా అహమధ్యాసము లేకుండగా అనగా అదియే నేను అనెడు తాదాత్మ్యబుద్ధి లేకుండగా సంస్కృత్యః జననమరణ జరాదుహఖాదులతో జటిలమైన సంసారము అన్యథా మరియొక విధముగా అనగా వాస్తవమున నైపలేదు. తస్మాదహంకార మిమం స్వశత్రుం భోక్తురళే కనకవత్ప్రతీతం విచ్ఛిద్య విజ్ఞానమహాసిన స్ఫుటం భుక్ష్వాత్మ సామ్రాజ్య సుఖం యథేష్టం. 308. భోక్తు భోజనము చేయువాని యొక్క గళే కంఠమునందు కణకమిప ముల్లువలే ప్రతీతం భావింపబడుచున్న స్వరూపానందానుభవమునకు ప్రతిబంధకముగా నుండుటచే ఇది భోజనము చేయువాని కంఠములోని ముల్లు వంటిది. స్వశత్రుం తన శత్రువైన ఇమం ఈ అహంకారం అహంకారమును తస్మాత్ ఆకారణము వలన సంసారములేని వానికి కూడా సంసారమును కల్పించుచున్న దగుట వలన విజ్ఞానమహాసిన పంచుకోసములు వివేకముచే గలిగిన విజ్ఞానమనేరు తీవ్రమైన ఖడ్గముచే విచ్ఛిద్య మరల పుట్టని విధమున నశింపజేసి ఆత్మసామ్రాజ్య సుఖం అనన్యాధీనమైన యథేష్టం స్వేచ్ఛగా అడ్డులేకుండగా స్ఫుట కరతలామలకముపలే స్పష్టముగా భుండ అనుభవింపుము నిరంతరాఖండానందమును అవ తరువాత చేయవలసిన పనిని బోధించుచున్నాడు. తతోహ మాదేర్వినివర్త్య వృత్తిం సంత్యర్త లాభః పరమార్థలాభాత్ తూప్లిన్ సమా స్వాత్మసుఖానుభూత్యా పూర్ణాత్మన బ్రహ్మణి నిర్వికల్పః. 309. 380. అహంకార నింద 981. తతహంకారాదులయందలి తాదాత్మ్య భ్రాంతి నశించిన పిమ్మట అహమాదేహ అహంకారాదుల నుండి వృత్తిం వివివర్త్య మనస్సును పరాజ్ముఖము చేసి పరమార్థలాభాత్ నిత్యేశ్వ ప్రకాశానందరూపమ్మగు ఉత్కృష్ట ప్రయోజనము యొక్క లాభము వలన సంత్యక్త రాగః విడువ బదిన బాహ్య విషయాభిలాష్ కలవాడై ఆత్మసుఖానుభూత్య ఆత్మానందానుభవముతో నిర్వికల్పః నిర్వికల్పరూపుడవై పూర్ణాత్మన పూర్ణస్వరూపముతో బ్రహ్మణి బ్రహ్మయందు తూప్లీం సమాస్వ సర్వక్రియారహితుడవై యుండుము. అవ చెప్పిన విషయమునే మరల మరల చెప్పుటకు కారణమును తెలుపుచున్నాడు. సమూలకృత్తో పి మహానహం పునర్విల్లేఖిత స్యాద్యది చేతసాక్షణం సంజీవ్య విక్షేపసతం కరోతి నభస్వతా ప్రావృషి వారిదో యథా మహాన్ అనాదికాలము నుండి శాఖోపశాఖలుగా వృద్ధి పొందియున్న అహం అహంకారము సమూలకృత్తో పి వివేక విజ్ఞానముచే తనముల కారణముగు అజ్ఞానముతో కూడా ఛేదింపబడినదైనను పునః మరల చేతసా చిత్తముచే క్షణం క్షణకాలముపాటు విల్లేఖిత హస్యాద్యది మేల్గొన్న పురుషునిచే పీడకలవలే స్మరింపబడినచో సంజీవ్యం మరల ఉత్పన్నమైనదే. శరదృతువు మొదలగు ఋతువులందు నష్టమై నామావశేషమైనను వారిచహ మేఘము ప్రావృషి వర్షత్తువునందు నభస్వత వాయువుచే యథా ఏ విధముగా ప్రోగుచేయబడిన ఉదకము కలదై ఏ విధముగా వర్షించునో అట్లే విక్షేపశతం వందల కొలది విక్షేపములను కరోతి చేయును. 310 అవ నశించిన అహంకారము ఎట్లు మరలవచ్చును అని ఆశంకించుకొని మరణించినవానికి అమూత శకము వలె విషయాను చింత నమే అందులకు కారణమని చెప్పుచున్నాడు.